భూకంపాలు పుస్తకం 9వ భాగం. ఖండాలలో అధిక భాగం గ్రానైట్ అనే రాయితో నిర్మించబడి ఉన్నాయని సూచించాడు వెగనర్. గ్రానైట్ పొర కింద ఇంకా భారమైన బేసాల్ట్ పొర ఉంది. ఖండాలకి సముద్రాలకి కూడా ఆధారంగా ఈ బేసాల్ట్ పొర ఉంటుంది. బేసాల్ట్ పొర మీద తేలికైన గ్రానైట్ పొర తేలుతుంది. అందుకే ఖండాలు తేలుతూ ఒకదాని నుండి ఒకటి నెమ్మదిగా సంవత్సరానికి 25 సెంటీమీటర్ల చొప్పున జరుగుతూ పోతాయి. అమెరికా ఖండాలు ఇప్పటికీ పశ్చిమంగా జరుగుతూ ఉండాలని వెగనర్ ఊహించాడు. పశ్చిమ కొనలో ఉన్న ప్రాంతం అంతా బేసాల్ట్ పొరని తోసుకుంటూ మడతలు పడుతూ పర్వత శ్రేణుల ఉద్భవానికి కారణమవుతోంది. ఉత్తర అమెరికాలో రాఖీ పర్వతాలు, దక్షిణ అమెరికాలో ఏండీస్ పర్వతాలు అలా పుట్టినవే. ఆ విధంగా మడతలు పడుతున్న పై పొరలో ఘర్షణ పడే రాళ్ల వల్ల భూకంపాలు పుడతాయి. వెగనర్ ప్రతిపాదించిన ఈ ఖండగమన సిద్ధాంతం అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ సిద్ధాంతం సహాయంతో ఇంకా ఎన్నెన్ని విషయాలను వివరించవచ్చో శాస్త్రవేత్తలు తర్వాత కనుక్కున్నారు. వివిధ ఖండాల తీరాల వద్ద దొరికే రాతి జాతులతో పోలికలను బట్టి కూడా ఖండాలు ఒకప్పుడు కలిసి ఉండేవన్న వాదనకి మద్దతు దొరికింది. ప్రస్తుతం ఎంతో దూరంగా ఉన్న ఖండాలలో కూడా ఒకే రకం జంతుజాతులు, వృక్షజాతులు ఉండటాన్ని బట్టి కూడా ఒకప్పుడు ఈ రెండు ఖండాలలో ఒకదాని నుండి మరోదానికి సులభంగా దాటుకుని పోయే సౌకర్యం ఉండేదని అర్థమవుతోంది. వెగనర్ సిద్ధాంతాన్ని ఎవరూ ఒప్పుకోలేదు. సమస్య ఎక్కడ వచ్చిందంటే అడుగున ఉన్న బేసాల్ట్ పొరల మీద గ్రానైట్ పొరలు పెద్దగా కదలలేవు. సంవత్సరంలో సెంటీమీటర్లో ఒక భాగం కూడా కదలలేవు. బేసాల్ట్ ఎంత గట్టిగా ఉంటుందంటే ఖండాలు దాని మీద కిక్కురు మనకుండా కదలకుండా పడి ఉంటాయన్నమాట. దానితో ఖండగమనాన్ని గురించి వెగనర్ మాట్లాడిన 50 ఏళ్ల వరకు ఆ భావనను శాస్త్రవేత్తలు పెద్దగా పట్టించుకోలేదు. 5వ అంశం, కదిలే ఫలకాలు. పరిస్థితులు ఇలా ఉండగా సముద్ర గర్భం నుండి ఓ ముఖ్యమైన రహస్యం తెలిసింది. 1900 వరకు సముద్రం అడుగు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కొన్ని మీటర్లకు మించి నీటిలోకి పోగలిగేవారు కాదు. సముద్రం లోతు తెలుసుకోవడానికి మొదట్లో కొన్ని ప్రాథమిక పద్ధతులని వాడేవారు. ఓ పొడవాటి గొలుసుకి పెద్ద బరువు కట్టి ఓ ఓడ నుండి దానిని నీటిలో పడేసేవారు. సముద్రం నేలను బరువు తాకేదాకా గొలుసును నీటిలోకి వదిలేవారు. సముద్రం నేలను బరువు తాకినప్పుడు గొలుసు పొడవు బట్టి అక్కడ సముద్రంలోతు తెలుసుకోవచ్చు. ఇలాంటి ప్రయాసాత్మక పద్ధతిలో ప్రపంచంలో అక్కడక్కడ సముద్రాలలోతు కనుక్కున్నారు. ఆ విధంగా 1850లలో అట్లాంటిక్ సముద్రంలో ఎన్నో చోట్ల లోతు కనుక్కున్నారు. ఆ రోజులలో మనుషులు ఆ సముద్రం అడుగు వెంబడి టెలిగ్రాఫ్ కేబుళ్ళు వేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ కేబుళ్ళు వేస్తే యూరప్కి, ఉత్తర అమెరికాకి మధ్య సమాచార సంబంధాలు ఏర్పడతాయి. ఆ విధంగా అట్లాంటిక్ సముద్రం ఒక అంచు నుండి మరో అంచు వరకు లోతు కొలుస్తూ పోతుంటే చివరిలో కన్నా నడిమధ్యలో లోతు తక్కువగా ఉన్నట్లు తెలిసింది. అంటే సముద్రం మధ్యలో లోయకు బదులు పీఠం దొరికింది అన్నమాట. ఆ పీఠానికి టెలిగ్రాఫ్ పీఠం అని పేరు పెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పాల్ లాంగ్విన్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త నీటిలో ప్రసారం కాగల ఒక విధమైన తరంగాలని సృష్టించే పద్ధతి కనిపెట్టాడు. ఈ తరంగాలు నీటిలో ప్రసారమయ్యి అడ్డు వచ్చిన ఘన వస్తువులని ఢీకొని పరావర్తనం చెంది వెనక్కి వస్తాయి. అలా అడ్డంకిని తాకి వెనక్కు వచ్చిన ప్రతిధ్వనిని గుర్తించగలిగామంటే ప్రతిధ్వని తిరిగి రావడానికి పట్టే సమయం బట్టి ఆ వస్తువు ఎంత దూరంలో ఉందో కనుక్కోవచ్చు.